అన్నాళ్ళు శంఖచూడుడితో కాపురము చేసిన ఆ తులసి రతివేళ సాగే చేష్టల వల్ల తనతో కలసి ఉన్న పురుషుడు తన మగడు కాదని గుర్తించింది. ఏం లాభం, అప్పటికే శీలం చెడిపోయింది. అయినా తెగించి ఎవరు నువ్వు అని నిలదీసింది. విష్ణువు తన నిజ స్వరూపమును చూపించాడు. ఆమె ఆవేశపడిపోయింది. విష్ణు, నీ మనసింత కఠినమైపోయినదేమిటి? చీచీ, నా భర్త నీకు అత్యంత ప్రియభక్తుడు కదా, ఆయన్నెందుకలా చేశావు? భక్త రక్షకుడవైన నువ్వే ఇలా ప్రవర్తించావంటే నీది గుండె కాదు, బండయి ఉండాలి. ఇందుకు ప్రతిఫలముగా నువ్వు రాయివైపో అని శపించింది. ఎవ్వరూ ఓదార్చలేనంత దుఃఖాన్ని పొందింది. ఏం చేయడానికి తోచని హరి తక్షణమే శివుడిని తలుచుకున్నాడు. ప్రత్యక్షమయ్యాడు రుద్రుడు, తులసిని ఓదార్చాడు. మానవ శరీరాన్ని వదిలి దివ్య దేహముతో వైకుంఠం చేరుకుని శ్రీహరితో సుఖించమన్నాడు. విసర్జించబడ్డ నీ శరీరము గండకి అనే నదిగా పరిణమిస్తుంది. నీ శాపం వల్ల నారాయణుడు పాషాణమై నీయందే పడి ఉంటాడు అంటూ తులసి, సాలగ్రామం, శంఖం ఇత్యాదులకు తగు పూజ్యత ఏర్పరచి శివుడు కైలాసానికి వెళ్లిపోయాడు. తులసి భౌతిక దేహం వదలి దివ్య రూపాన్ని దాల్చింది. శ్రీహరి ఆమెను వైకుంఠమునకు తీసుకువెళ్లాడు. ఆమె విడిచిన పార్థివ దేహం గండకీ స్రవంతిగా మారింది. ఆమె తనువు విడిచిన తావున ఆమె పేరిట తులసి అనే మొక్క మొలిచింది. అది తులసి చరిత్రం అని ముగించాడు సూతుడు. అనంతరము ఋషుల కోరిక మీద అంధకాసురుడి గురించి చెప్పసాగాడు. అంధకాసుర చరిత్రము. ఒకనొకప్పుడు శివపార్వతులు ఇద్దరూ మందరగిరి మీద విహరించడానికి వెళ్లారు. అక్కడ శివుడు తూర్పు దిక్కును చూస్తూ నిలబడి ఉండగా అమ్మవారు చిలిపితనముగా ఆయన వెనుక చేరి స్వామివారి నేత్రత్రయాన్ని మూసింది. అంతటితో మొత్తం లోకాలకు చీకటి క్రమ్మినట్లయింది. అప్పుడు అమ్మవారి చేతి చెమటపడి అయ్యవారి కన్నులకు అలిమిన చీకటి సంఘటిత పడడంతో అంధకుడనే గురుడి బాలుడు ఆవిర్భవించాడు. శివుడు ఆ బిడ్డని పార్వతికి అప్పగిస్తూ, నీ అతి కుంటతనం వల్ల పుట్టాడు, వీడి పెంపకపు బాధ్యత మనదేశుమా, జాగ్రత్త అని చెప్పాడు. పార్వతి ఆ అంధకుణ్ణి చెలికత్తెలకిచ్చి జాగ్రత్తలు చెప్పింది. వారు కూడా ఆ అంధకుణ్ణి జాగ్రత్తగానే పెంచుతున్నారు. ఇదిలా ఉండగా హిరణ్యాక్ష, హిరణ్య కశ్యపులని ఇద్దరు రాక్షస సోదరులు ఉన్నారు. వారిలో హిరణ్యాక్షుడికి పిల్లలు లేని కారణంగా శివుడికై తపించాడు. ప్రత్యక్షమయ్యాడు శివుడు. కొడుకును ప్రసాదించమని కోరాడు హిరణ్యాక్షుడు. అంధకుణ్ణి అతనికిచ్చేశాడు శివుడు. హిరణ్యాక్షుడు ఆ బిడ్డతో తన రాజధానికి చేరాడు. అనంతరము భూతల పాతాళాది లోకాలన్నీ వశపరచుకున్నాడు. భూమిని చాపగా చుట్టి సముద్రంలో ముంచబోయాడు. అమరులు, మహర్షులు అందరూ గగ్గోలు పడిపోయారు. అప్పుడే శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి ఆ హిరణ్యాక్షుణ్ణి చంపేశాడు. అతని రాజ్యానికి అంధకుణ్ణి రాజును చేశాడు. శివుడంతటి వాడికి కొడుకై పుట్టి హిరణ్యాక్షుడికి దత్తుడు కావడం వల్ల అంధకుడు అంధకాసురుడిగా చలామణి అయ్యాడు. పుట్టు గుడ్డివాడు కదా అంధకుడు, అందువల్ల అతని వల్ల తమకేమీ భయము లేదనుకున్నారు ఇంద్రాదులు. పాపం అంధకుడు కూడా సాధువుగానే ఉండేవాడు. కాని ఒకనాడు ప్రహ్లాదాది జ్ఞాతులంతా కలిసి అతనిపై దాడి జరిపారు. ఓయీ అంధకాసురా, నువ్వు గుడ్డివాడివి కనుక రాజుగా పనికిరావు. పైపెచ్చు, నువ్వు హిరణ్యాక్షుడి సొంత కొడుకువి కాదు, అందుచేత నీకు రాజ్యార్హత లేదు అని చెప్పి అతన్ని పదవీభ్రష్టుణ్ణి చేసి రాజ్యం తామే ఆక్రమించుకున్నారు. పుట్టు గుడ్డి అయిన అంధకుడు అరణ్యాల పాలైపోయాడు. బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. అంధుడికి చూపును బల పరాక్రమములను అనుగ్రహించాడు. అతని కోరిక మీదట కోరరాని కోరిక కోరే వరకు ప్రాణభీతి లేని వరాన్ని కూడా ప్రసాదించాడు. ఆ వరబలముతో అంధకుడు మళ్లీ తన రాజ్యానికి చేరుకున్నాడు. తన పిత్రార్జితాన్ని గెలుచుకున్నాడు. దేవతలందర్నీ గెలిచాడు. అడ్డు ఆపు లేకుండా పరిపాలించాడు. 10,000 సంవత్సరాల పాటు వళ్ళూపై తెలియకుండా ప్రపంచంలో ఉన్న అంధగత్తెలందరితోటి కామోపభోగాలను అనుభవించాడు. ఒకనాడు మందర పర్వతము చేరి అక్కడ విలాస మందిరాలు నిర్మించుకుని ఇచ్చాభోగాలను అనుభవిస్తుండగా అతని మంత్రులు పరుగున వచ్చి, ప్రభో, ఈ కొండ మీద ఓ సన్యాసి ఉన్నాడు. అతని భార్య చాలా అందంగా ఉన్నది. మగాడన్న తర్వాత ఆ పిల్లని పొంది తీరాలి అన్నారు. అంధకుడు వెంటనే ఆ మునికి రాయబారం పంపాడు. ఆ పిల్లను తనకు అప్పగించి మునిని ఎటైనా పొమ్మనమన్నాడు. దూతలు వెళ్లి చెప్పారు. ఆ ముని వాళ్ల మాట వినిపించుకోలేదు. నన్ను రుద్రుడంటారు, నా భార్యను రుద్రాణి అంటారు. ఈ కలిగినదంతా నాది, నా భార్యదీను. అలాగని అట్టే సంబంధ బాంధవ్యాలు పెట్టుకునే వాణ్ణి కాను నేను. శక్తిహీనుడైన యజమానిని కాలేను. అది దృష్టిలో పెట్టుకుని నాకున్న వాటిల్లో మీకు కావలసిన దాన్ని పొందవచ్చు అన్నాడు. ఆ మాటలే దూతలు రాజుకు చెప్పారు. మధుపానమత్తుడై ఉన్న అంధకుడు అఖండ బలగముతో వెళ్లాడు రుద్రుడున్న గుహ దగ్గరకు. ఈ వార్త తెలిసి ప్రహ్లాద విరోచన బలి బాణ శంబర వృత్తాది రాక్షసులు అతనికి తోడయ్యారు. ఈ యుద్ధ ఘోషలు, తప్పెట్లు, తాళాలు శివ ధ్యానానికి అంతరాయం కలిగించాయి. ఆయన ప్రత్యక్షంగా తలపడ్డాడు రాక్షసులతోటి. శివుని రంగ ప్రవేశముతో హరి బ్రహ్మాదులంతా ఆయనను అనుసరించారు. యుద్ధం తీవ్రమైంది. యుద్ధంలో మరణించిన రాక్షసులను శుక్రాచార్యుడు పునర్జీవింపచేయసాగాడు. దానితో దేవతాబలానికి ఎడతెగని అలసట, రాక్షసవర్గానికి తరగని బలము సంప్రాప్తమవుతున్నాయి. అది తెలిసిన శివుడు శుక్రుణ్ణి గుటుక్కున మింగేశాడు. భార్గవుడు భర్గుడి కడుపులోకి వెళ్లిపోయాడు. అంధక నిర్మూలనము. శుక్రుడు లేకపోవడంతో మృతులు మృతులుగానే మిగిలిపోవడం వల్ల అంధకుడి యొక్క సైన్యం అంతకంతకు కొరబడిపోయింది. జరుగుతున్న దానికి నివ్వెరపడిపోయిన అంధకుడిని తన త్రిశూలానికి గుచ్చి పైకెత్తాడు శివుడు. చావు బ్రతుకుగాని ఆ స్థితిని తట్టుకోలేకపోయిన అంధకుడు సామవేద సూక్తయుక్తంగా సాంబ శివుణ్ణి ప్రార్థించాడు. హర్షించిన హరుడు అంధకుడికి గణాధిపత్యాన్ని ఇచ్చాడు. ఇది అంధకుడు గణాధిపత్యం పొందిన కథ అని ఆపాడు సూతుడు. మరి శివ గర్భస్థుడైన శుక్రుడు ఏమైనట్లు అని ప్రశ్నించారు సౌనకాదులు. అది చెప్పడానికి ఆరంభిస్తూ, వినండి అన్నాడు సూతుడు. శుక్రుడి పునరుద్భవం. శివోదరంలో చేరిన భార్గవుడు తన పరిస్థితికి ఎంతగానో చింతించాడు. ఎంతైనా తెలివైన వాడు కావడం వల్ల ఆ శివుణ్ణే ప్రార్థించసాగాడు. శివుడి యొక్క 108 నామాలను, మూర్తులను అదే పనిగా జపించసాగాడు. అలా జపించగా జపించగా కరుణాళుడైన కంఠేకాలుడు శుక్రుని తన మూత్రద్వారం గుండా వీర్యంగా బయటపడేశాడు. అప్పటికి 3000 సంవత్సరాలు గడిచిపోయాయి. తేరిపార చూస్తున్న అతనిపై అనుగ్రహముతో శివుడు, భార్గవా, నా యొక్క శుక్రరూపంలో వెలువడ్డావు కనుక ఇక నుంచి శుక్రుడు అనే పేరుతో వర్ధిల్లుతావు అన్నాడు. తన కడుపున 3000 వర్షాలు ఉన్న కారణంగా తన కుమారుడిగానే చలామణి అవ్వాలని కూడా ఆశీర్వదించాడు. ఇంకా ఆ తర్వాత సంగతి చూద్దాం.